రోబోలు పుస్తకం 9వ భాగం. 1960ల నుండి శాస్త్రవేత్తలు కంప్యూటర్లలో శూన్య నాళాలకు బదులు ట్రాన్సిస్టర్లను వాడటం మొదలుపెట్టారు. దానితో కంప్యూటర్ల ఖరీదు కూడా బాగా తగ్గింది. ట్రాన్సిస్టర్ల మధ్య వాటిని కలిపే తీగలకు పట్టే స్థలాన్ని ఎలా తగ్గించాలో శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. సిలికాన్ ముక్కని చిన్న చిన్న చదరపు ముక్కలుగా కోసి అందులోనే వివిధ సర్క్యూట్లని ఎలా మలచాలో తెలుసుకున్నారు. ఈ రకమైన అభివృద్ధి వల్ల ఎలక్ట్రానిక్ పరికరాలు ఎంత చిన్నవయ్యాయి అంటే 1970ల కల్లా మనుషులు మైక్రోచిప్ల గురించి మాట్లాడుకోసాగారు. ఈనియాక్ అంత సామర్థ్యం గల కంప్యూటర్ని ఒక్క చిప్లో మలచటం సాధ్యమయ్యింది. తొలి రోజుల్లో పెద్ద పెద్ద గదుల నిండా నిండిపోయే కంప్యూటర్లు ఇప్పుడు జేబులో పట్టేటంత చిన్నగా తయారు చేయసాగారు. మరీ అంత చిన్న కంప్యూటర్లని ఏం చేసుకోవాలో యానిమేషన్ కంపెనీకి తెలియలేదు. కానీ వారి వద్ద ఉండే కంప్యూటర్లు తగినంత చిన్నవి, చవకైనవి, నాణ్యమైనవి కాబట్టి వాటి ఉపయోగం వల్ల రోబోల ఖరీదు కూడా తగ్గింది. చివరికి 1975లో అధిక సంఖ్యలో రోబోలను అమ్మి ఆ కంపెనీ లాభాలు చేసుకుంది. ఏటేటా ఇంకా హెచ్చు సంఖ్యలో రోబోలని అమ్మసాగారు. దానితో ఎంగిల్బర్గర్ కోటీశ్వరుడయ్యాడు. ఇతర కంపెనీలు కూడా రోబోల తయారీకి దిగాయి. కానీ ఈ రంగంలో యానిమేషన్దే పైచేయి అయ్యింది. పారిశ్రామిక రోబోలలో ఇంచుమించు 3వ వంతు రోబోలని ఈ కంపెనీయే తయారు చేస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేలాది పారిశ్రామిక రోబోలు పనిచేస్తున్నాయి. వాటి సంఖ్య ఏటా పెరుగుతోంది. వీటిలో సగానికి సగం జపాన్లోనే ఉన్నాయి. విస్తృతమైన రోబోటీకరణ దిక్కుగా ఆ దేశం పరుగులు పెడుతోంది. రోబోలు కనిపెట్టింది అమెరికాలోనే అయినా ఈ రంగంలో అమెరికా మరికొంచెం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. కాబట్టి రోబోల వినియోగంలో అమెరికా 2వ స్థానంలో ఉంది. 4వ అంశం, భావి రోబోలు. పారిశ్రామిక రోబోలు ఒక ఆరంభం మాత్రమే. మొట్టమొదటి విమానాలకి, వాహనాలకి మళ్ళే ఇవి కూడా ఒక మొదటి మెట్టు మాత్రమే. తొలినాటి విమానాలకి, ప్రస్తుతం మనం చూసే విమానాలకి ఎక్కడా పోలికే ఉండదు. తొలి విమానాలు చిన్నగా ఉండేవి, దృఢంగా ఉండేవి కావు, నెమ్మదిగా కదిలేవి. వాటిని చూస్తే ఏదో ఒకనాడు 100 మంది ప్రయాణికులని శబ్దం కన్నా వేగంగా అట్లాంటిక్ సముద్రాన్ని దాటించగల విమానాలు వస్తాయంటే నమ్మం కదా. అదేవిధంగా నేడు వాడుతున్న పారిశ్రామిక రోబోని భవిష్యత్తులో రాబోయే రోబోలతో పోల్చడం కష్టం. రోబోలని మనుషుల్లా కనిపించేలా, ప్రవర్తించేలా చేయడం అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. రోబోలు మనుషుల్లా కనిపించాల్సిన అవసరం ఏమిటని అడగవచ్చు. కావలసిన పనులన్నీ ఒక మరచేయి చేస్తున్నప్పుడు దానికి మళ్ళీ ఒక శరీరాన్ని ఎందుకు తగిలించాలి? మనుషులు రూపొందించే సాధనాలు మనుషుల సౌకర్యం కోసం తయారు చేసినవి. మన ఇళ్ళు, ఇంట్లో కుర్చీలు, బల్లలు, ఇతర పనిముట్లు మానవ శరీరంతో అనువుగా సరిపోయేలా తయారు చేసుకుంటాం. మానవ శరీరపు వంపులకి అనుగుణంగా పరికరాలు ఉండాలి. మనకి సరిపోయే పనిముట్లే రోబోకి కూడా సరిపోతే మనం ముందే సృష్టించిన ఈ పరిసరాలకి రోబో తేలికగా అలవాటు పడుతుంది. లేకపోతే రోబోకి సరిపోయినట్లుగా ఇప్పుడు కొత్తగా పరిసరాలని మార్చుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకి పారిశ్రామిక రోబోలు భారీగా ఉంటాయి. ఒక్క రోబో బరువు 675 కిలోలు ఉండొచ్చు. అంటే మనిషి బరువుకి 10 రెట్లు ఎక్కువ అన్నమాట. కాబట్టి మనిషి కన్నా ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. పెద్ద పెద్ద బరువైన చేతులతో భారమైన పనులు చేయగలవు. కానీ ఇంటి పట్టున సున్నితమైన పనులు చేయటానికి ఆ చేతులు సరిపోవు.